అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలికయేటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచునున్నా మనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెత నమ్మితి జానకీపతి. కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారు తినిసిడియ తిరువడి గొలుతున్. పరమ భాగవతులారా, శ్రీ మహాభాగవతం సప్తమ స్కంధంలో ప్రహ్లాద చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం. ప్రహ్లాదునికి హిరణ్యకశ్యపుడు పెట్టినటువంటి బాధలన్నీ కూడా పాపకర్మునికి చేసిన సత్కారముల వలె వ్యర్థమైపోయినవి. పాపం ఇక ఏమీ చేయలేక చాలా రకంగా బాధపడ్డాడు. ఏమి నేర్చుకున్నాడు వీడికి, నేను చావు లేకుండా వరం పొందడానికి ఎంతకాలం తపస్సు చేశాను, వీడు ఏం చేసి ఈ చావు లేనటువంటి స్థితి వీడికి సిద్ధించింది అని చెప్పి బాధపడుతూ ఉంటే చండామార్కులు మళ్ళీ వచ్చి మంతనంబున రహస్యంగా అంటున్నారట. శుభ్రఖ్యాతివి నీ ప్రభావము మహాచోద్యంబు దైత్యేంద్ర, రోషభ్రూయుగ్మ విజృంభణంబున దిగి శౌరాతమున్ పోరులన్ విభ్రాంతంబుంగ చేసి ఏలితి కదా విశ్వంబు. వీడెంత ఈ దభ్రోక్తుల్ గుణదోషహేతువులు చింతం బొంద నీకేటికిన్. ఎందుకయ్యా బాధపడతావు, ప్రపంచాన్ని జయించావు, వీడెంత నీకు ఏదో అలా అట్లా ఉన్నాడు, ఏమి బాధపడకు. వక్రుండైన జనుండు వృద్ధ గురుసేవం చేసి మేధానయోపక్రాంతిన్ విలసిల్లు మీదట వయఃపాకంబుతో బాలకున్ శక్రద్వేషణ బద్ధు చేయుము మదిన్ చాలింపు మీ రోషమున్. శుక్రాచార్యుడు వచ్చునంత కితడున్ సుశ్రీయుతుండయ్యడున్. నీవేం బాధపడకయ్యా, ప్రతి మనిషి కూడా మారతాడు, మారకుండా ఉండడు, వయస్సుతో పాటుగా మారిపోతాడు. పెద్దవారిని సేవిస్తూ గురువులను సేవిస్తూ జ్ఞానాన్ని సముపార్జన చేసుకుంటారు సుమా అందరూ కూడా, అలాగే నీ కుమారుడు కూడా మారిపోతాడయ్యా. చూడు, ఈసారి దేవతల మీదకి దండెత్తిపోదాము నాన్నగారు అనేటట్లుగా చేస్తాము. మా నాన్నగారు వస్తారు శుక్రాచార్యులు, ఆయన వచ్చే వరకు మేము చక్కగా ఉంచుతాము, తీసుకుపోయి నీకేం భయం లేదు అని చెప్పి అని గురుపుత్రులు పలికిన రాక్షసేశ్వరుండు గృహస్థులైన రాజులకు ఉపదేశింపందగిన ధర్మార్థకామంబులు ప్రహ్లాదునకు ఉపదేశింపుండని అనుజ్ఞ చేసిన వారును అతనికి త్రివద్గంబునుపదేశించిన అతండును రాగద్వేషంబుల చేత విషయాసక్తులైన వారికి గ్రాహ్యంబులైన ధర్మార్థకామంబులు తనకు అగ్రాహ్యంబులనియూ. అలాగేనన్నాడు, సరే తీసుకుపోయారు చక్కగా. ధర్మార్థ కామములను గురించి చెబుతూ ఉంటే ఇవి రాగద్వేషాలు కలిగినటువంటి వారికి, విషయ సుఖాలు అనుభవించేవారికి కానీ నాకెందుకు ఇవి, నాకు అగ్రాహ్యములు అని, వ్యవహార ప్రసిద్ధి కొరకైన ఖేదంబుగా భేదంబుగా అని, ఆత్మభేదంబు లేదనియు. ఇదంతా వ్యావహారిక సత్యమే తప్ప ఆత్మభేదము లేదు అని అనర్ధంబులనర్ధకల్పనంబు చేయుట దిగ్భ్రమంబనియును. ఇవన్నీ కూడా అనర్ధములు, అంటే ప్రయోజనములు కానటువంటివి. వీటి అందేదో ప్రయోజనముందనుకోవటము దిగ్భ్రమ, అంటే దిక్కు, ఈ దిక్కు తూర్పు, ఈ దిక్కు పడమర అన్నట్లుగాను, లేదా కొత్త చోటికి పోతే ఏ దిక్కు ఏదో తెలియనట్లుగాను. నిజానికి అసలు దిక్కులే లేవు కదా, ఏర్పాటు చేసుకున్నాయి తప్ప అని, ఇదంతా భ్రమ అని నిశ్చయించి గురు ఉపదిష్ట శాస్త్రంబు మంచిదని తలంపక గురువులు తమ తమ గృహస్థ కర్మానుష్ఠానంబులకుంబు అయిన సమయంబునా. ఇదంతా కూడా మనకేమీ అవసరం లేదని దృఢమైన నిశ్చయం చేసుకున్నాడు మనస్సులో. సరే, గురువులు అప్పుడప్పుడు వారి అనుష్ఠానాలకు పోతూ ఉంటారు కదా, స్నానాలు పానాలు ఇంకా ఇట్లాంటి వాటికి పోయినప్పుడు ఆటలకు తన్ను రమ్మని పాటించి నిషాట సుతులు భాషించిన దోషాట కులేంద్ర కుమారుడు పాటవమున వాది చేరి ప్రజ్ఞాన్వితుడై మాట్లాడుకుందాం రారా ప్రహ్లాదుడా, ఏంటి ఎప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటావు, నీలో నీవు గొనుక్కుంటూ ఉంటావు, పిచ్చివాళ్ళగా ఉంటావురా అని చెప్పి కేకలేశారు వాళ్ళు రమ్మని. అంటే వారితో అంటున్నాడట, చెప్పడొక చదువు మంచిది, చెప్పెడి తగులములు చెవులు చిందరగునగానెప్పుడు మన ఎడ నొజ్జలు చెప్పెదనొక చదువు వినుడు చిత్తములలరన్. లేహి మంచి చదువులు చెప్పటలేదు మనకి, ఏయో చెవులు చిల్లులు పడేటట్టు ఏదో చెబుతూ ఉంటారు, అంత చెత్త ఇది, నేను ఒక మంచి చదువు చెబుతా రండి అని రాచకుమారుండు కావున కరుణించి సంగడి గాండ్రతో నగియడు చందంబున క్రీడలాడుచు సమాన వయస్కులైన దైత్య కుమారులకెళ్ళనే కాంతంబున నిట్లనియే. ఆ సంగడి గాండ్రు స్నేహితులతో ఏకాంతంగా ఇలా చెబుతూ ఉన్నాడు ప్రహ్లాదుడు. బాలకులార రెండు మన ప్రాయము బాలురు కొందరుర్విలో కూలుట కంటిరే గురుడు క్రూరుడు అనర్ధ చయంబునందు దుశ్శీలత అర్ధకల్పనము చేసడి గ్రాహ్యము కాదు శాస్త్రముల్ మేలెరిగించదన్ వినిన మీకు నిరంతర భద్రమయ్యడిన్. బాలకులారా రండి రండి, మన వయస్సులో ఉన్నవాళ్ళు కూడా చాలామంది చనిపోతూ ఉన్నారు చూశారా, కానీ ఒక మంచి చెప్పడం లేదు, బ్రతికి ఉండగానే మనం ఏమి నేర్చుకోవాలో అది చెప్పటల్లా. ఈ గురుడు క్రూరుడు, ఇప్పుడు మంచివాడు కాదు, అనర్ధ చేయమంతా కూడా అనర్ధాలు చెబుతూ ఉన్నాడు. లోకమంతా అదే స్థితి, ఎప్పుడు కూడా లోకం చేసే పని ఏమిటి అని అంటే ఇతరులకు చెప్పేదంతా కూడా పరమ చెత్త, కనుక మనకిదేమీ అవసరం లేదు, నేను చెబుతా వినండి, నా మాట విన్నారా నీకు మాత్రం మేలవుతుంది, వినుండు. సకల జన్మంబులందును ధర్మార్థ ఆచరణ కారణంబైన మానుష జన్మంబు దుర్లభంబు. వినండిరా, ముందుగా అసలు మనుష్య జన్మ దుర్లభము, సకల జన్మలలో కూడా ఈ ధర్మము అర్థము వీటికి కారణమైనటువంటిది సుమా ఈ మనుష్య జన్మ. చూశారా మరి ఇప్పుడు ఏం చెబుతున్నాడు ప్రహ్లాదుడు, రాక్షస జన్మ అంటం లేదు, అంటే గుణములవి, ఒక మనుష్యులే మొత్తం అంతా కూడా గుణాలను బట్టి ఆయా పేర్లు అవన్నీ వస్తూ ఉంటాయి. అందు పురుషత్వంబు దుర్గమంబు, దాంట్లో పురుషుడిగా పుట్టడం చాలా కష్టం. మరి పూర్వకాలం అలాగే ఉండేది, ఇప్పుడంటే స్త్రీలే మించిపోతూ ఉన్నారు, మంచిదే అది, ఆకాశయానాలు చేస్తూ ఉన్నారు, అలాగే యుద్ధంలో కూడా మిలిటరీలో కూడా కనపడుతూ ఉన్నారు, వాళ్ళు చేయలేనిది లేదు, అన్నీ చేయగలుగుతూ ఉన్నారు. పురుషులే ఇప్పుడు అన్నిటికీ చతికిలు పడుతూ ఉన్నారు. అది శతవర్ష పరిమితంబైన జీవిత కాలం నియతంబయ్యుండు, దీంట్లో కూడా ఏదో 100 సంవత్సరాలు అంటారు. అందు సగము అంధకార బంధురంబై రాత్రి రూపంబున నిద్రాది వ్యవహారంబుల నిరర్ధకంబైచను. దాంట్లో అంధకారం రాత్రి, మరి అప్పుడేమి లైట్లు వెలుగులు ఏమి ఉండేవి కాదు కదా, మొత్తం ఇప్పుడున్నా సరే వ్యర్థంగా నిద్రారూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది సుమా, రాత్రి పని చేస్తే పగలు నిద్రపోతారు, ఏమైంది. చిక్కిన 85 వత్సరంబులందును, ఇక మిగిలినటువంటి 50 సంవత్సరాలు ఏది, నిండుగా 100 ఏళ్ళైతే లెక్క, అంత స్లేం ఉండదు. బాల్య కైశోర వయో విశేషంబుల 50 హాయనంబులు గడుచు. బాల్యము అదేమీ తెలిసేది కాదు, కిశోరము ఇంకొంచెం పెద్ద, వయో విశేషము ఇంకా వయస్సు వస్తే ఇంకేమీ తెలియదు, ఏం తెలుస్తుంటుంది, ఒక 20 సంవత్సరాలు ఇదే స్థితిలో వెళ్ళిపోతూ ఉంది. కడమ 30 అబ్దంబులు మిగిలింది ఇక 30 సంవత్సరాలు, అంటే రాత్రి పగలతో కలిపి లెక్కేసుకుంటే 100కి. అలా ఇంద్రియంబుల చేత పట్టుబడి దురవగాహంబులైన కామ క్రోధ లోభ మోహ మద మత్సరంబులను పాశంబుల కట్టుబడి వీడివడు సమర్థుండు కాక ప్రాణంబుల కంటే మధురాయమాణయైన తృష్టకు తృష్ణకు లోనై. ఇక తర్వాతకి ఏం చేస్తాడంటే ఇంద్రియాలు చక్కగా కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు ఇవి ఆరే శత్రువులై కూర్చుంటాయి, ఇవి తాళతో కట్టేసినట్టు అయిపోతుంది సుమా, దీని నుంచి బయటికి రాలేడు. ఇక తృష్ణ ఆశ దీనికి అంతము లేదు. భృత్య తస్కర వణిక్ కర్మంబుల ప్రాణహాని అయిన అంగీకరించి పరార్థంబులను అర్థింపుచు. భృత్య ఏమి చేయలేకపోతే కూలి చేసి బ్రతుకుతాడు, తస్కర లేకపోతే దొంగతనం చేస్తూ ఉంటాడు, లేదా వణిక్ తక్కువకొని ఎక్కువహమ్ముతూ ఉంటాడు. ప్రాణహాని అయినా సావుకు సిద్ధమైనా సరే సంపాదనలు ఇలా సంపాదిస్తూ రహస్య సంభోగ చాతుర్య సౌందర్య విశేషంబుల ధైర్యవల్లికాల విత్రంబులైన కళత్రంబులను రహస్యంగా, అంటే పగలంతా పనులతో ఆనందాలు పడతారంట జనమంతా, రాత్రికి కామోపభోగములతో గడపవచ్చని ఆనందపడుతూ ఉంటారు సుమా. ఈ విధంగా పురుషులు స్త్రీలు కూడా ఈ రకంగా చేసుకుంటూ మహనీయ మంజుల మధురాలాపంబులు కలిగి వసులైన శిశువులను మంచి మాటలు చెబుతూ ఉంటే బిడ్డల మాటలు వినటానికి లోనైపోతూ ఉంటారు. శేలవయో రూపధన్యలగు కన్యలను, తమతో సమానమైనటువంటి కులము శేలము వయస్సు ఇట్లాంటివన్నీ కలిగినటువంటి కన్యలు పురుషులని కన్యలు, కన్యలను పురుషులు, వినయ వివేక విద్య అలంకారులైన కుమారులను, బాగా చదువుకున్నారు మా వాళ్ళు, అంతా విదేశాల్లోనే ఉన్నారు, ఈ ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు అని చెబుతూ ఉంటారు. కామిత ఫలప్రదాతలకు భ్రాతలను, ఇక నాకేంట్రా బోల్డ్ మంది సోదరులు ఉన్నారు, ఏది కోరితే తెచ్చిస్తుంటారు, మమత్వ ప్రేమ దైన్య జనకులైన జననీ జనకులను, ఇక ప్రేమ మావాడు ఇకవాడు ఉంటే చాలండి మాకేంటంటూ ఉంటారట తల్లిదండ్రులు. ఇట్లా ప్రేమని అలా వాళ్ళు చూపుతూ ఉంటే వీళ్ళ ద్వారా కొంత సకల సౌజన్య సింధువులైన బంధువులను, మంచివారుగా కనిపించేటటువంటి బంధువులు, ధనకనక వస్తు వాహన సుందరంబులైన మందిరంబులను, ఇక ధనము బంగారము నిలవ పెట్టుకోవటానికి ప్లాట్లు వాహనములు మొదలైనవన్నీ కూడా సంపాదించటము, మందిరములు మంచి మంచి బిల్డింగులు కట్టించుకోవడము, సుకరంబులైన పశు భృత్య నికరంబులను, మంచి పశువులు సంపదలు, అలాగే భృత్యులు పనివాళ్ళు, వంశ పరంపరాయత్తంబులైన విత్తంబులను, తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చినటువంటి డబ్బులు కోట్లలో ఉంటాయి బ్యాంకుల్లో, వడ్డీలే లక్షలు వస్తూ ఉంటాయి. వర్జింపలేక సంసారంబు నిర్జింపనుపాయంబు కానక, ఈ మొత్తాన్ని విడిచిపెట్టలేడు, సంసారాన్ని జయించలేడు, దీనికి ఉపాయం తెలియదు. తంతువర్గంబున నిర్గమద్వార శూన్యంబైన మందిరంబు చేరి చిక్కుబడి వెడలేడు పాటవంబు సాలక తగులువడు కీటకంబు చందంబున, తానే అల్లుతుంది సాలిపురుగు గూడు అల్లుతుంది, గూడు అల్లి దానిలో నుంచి అదే బయటికి రాలేదట, ఇరుక్కు చిక్కుకుపోతుంది దాంట్లో. ఆ విధంగానే గృహస్థుడు స్వయంకృత కర్మబద్ధుండై, గృహస్థుడైన వాడు తను చేసినటువంటి కర్మకు తానే బద్ధుడైపోతాడు. శిష్ణ ఉదరాది సుఖంబుల ప్రమత్తుండై, శిష్ణోదరాది సుఖములు లైంగిక సుఖాలు, కడుపుకు తిండి, నిజ కుటుంబ పోషణ పారవశ్యంబున విరక్తి మార్గంబు దిలియనేరక స్వకీయ పరకీయ భిన్న భావంబున అంధకారంబున ప్రవేశించు, ఇహ కుటుంబ పోషణ కోసమై ఎన్ని పనులు చేస్తూ ఉంటాడు, తానేమిటో మరి ఇతరులేమిటో తెలియదు, ఈ సంగతులు తెలుసుకోలేడు, ఇది ఒక పెద్ద చీకటి లాంటిది. కావున కౌమార సమయంబున మనీషా గరిష్ఠుండై, కనుక ఈ కుమార వయస్సులోనే మంచి తెలివి పెంచుకోవాలి, పరమ భాగవత ధర్మంబు అనుష్ఠింపవలయు, ఏం చేయాలయ్యా అంటే భాగవత ధర్మం, అది కూడా పరమ భాగవత ధర్మము అంటూ ఉన్నాడు ఆయన. దుఃఖంబులు వాంఛితంబులుగా చేకురు భంగిని, ఇప్పుడు కష్టాలు మనం కోరకుండానే వస్తున్నాయి కదా, అలాగే సుఖంబులను కాలానుసారంబులై లబ్ధంబులగు, ఏదో అనుకుంటూ ఉంటారు మనం, ప్రయత్నం చేస్తే వస్తున్నాయి అనుకుంటారు సుఖం కోసం, ఏమీ లేదు, కొన్ని రోజులు సుఖము కొన్ని రోజులు కష్టము, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత నీచైర్ గచ్చతి ఉపరిచ దశ చక్రనేమి క్రమేణ, ఆ తిరిగే చక్రము ఎలా కిందకి వెళ్ళింది మళ్ళీ పైకి వస్తుందో, పైకి వెళ్ళింది మళ్ళీ కిందకు వస్తుందో, అలాగే సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, దుఃఖాలు కూడా అంతే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, నువ్వు ప్రయత్నం చేసి తెచ్చి సుఖపడుతున్నాను అనుకుంటూ ఉంటారు లోకమంతా. కావున వృధా ప్రయాసంబున ఆయుర్వ్యయంబు సేయదగదు, చాలా విలువైనటు సుమా ఈ ఆయువు, హరిభజనంబున మోక్షంబు సిద్ధించు, మరి ఎలా దీని నుంచి బయటికి రావాలంటే హరిభజనము అదే మనకి మోక్షము ఇచ్చేది, విష్ణుండు సర్వభూతంబులకు ఆత్మేశ్వరుండు ప్రియుండు, ఈ సర్వభూతములకి కూడా ఈ జీవులందరికీ ఆయనే ఈశ్వరుడు, ఆయనే శాసించేవాడు, ఆయనే ప్రియుడు, ఇష్టుడు కూడా ఆయనే సుమా. ఎందుకంటే సహజమైనటువంటి స్థితి అదే. అది కలగాలి ఆయన యందు. ముముక్షుండగు దేహికి దేహావసాన పర్యంతంబు నారాయణ చరణారవింద సేవనంబు కర్తవ్యంబు. ముముక్షు అయితే అంటే మోక్షాన్ని కోరినటువంటి దేహి, దేహమునందున్న జీవునికి దేహ అవసానం వరకు కూడా, దేహం పడిపోయే వరకు, ఆయు ఉన్నంత వరకు నారాయణ చరణారవింద సేవే చేయాలయ్యా. ఇదే అసలు చేయవలసిన పని. ఇది చెయ్యక ఎలా పోతూ ఉన్నారో చూడండి మనవాళ్ళు. కంటిరే మనవాడు ఘనులు గృహస్థులై విఫలులైకై కొన్న విర్రితనము భద్రార్థులయ్యుండి పాయరు సంసార పద్ధతి నూరక పట్టువడిరి కలయోనులందెల్ల గర్భాజ్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు తన్నిరుంగడు కర్మతంత్రుడై కడపల ముట్టడు భవశతములకునైన దీన శుభము లేదు దివ్యకీర్తియు లేదు జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల మనకు పుట్టని చావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. చూసారా మన వాళ్ళు ఏమైపోయారు? ఇల్లు ఇల్లే వాకిలి అనుకుంటూ కూడా దీంట్లోనే ఉండిపోయారు. అంతా సంపాదన ఇలా చేస్తూ ఉండగానే వెళ్ళిపోతూ ఉంటుంది కాలమంతా. ముసలివాడైపోవటం, ప్రాణాలు విడిచిపెట్టడం, మళ్ళీ పుడతాడు, మళ్ళీ చస్తాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ చస్తాడు. దేనికయ్యా ఇది మనకి? దీనికంటే పుట్టనటువంటిది పుట్టకపోతే సావే ఉండదు అటువంటి త్రోవ వెతుక్కోవటం చాలా గొప్ప బుద్ధి సుమా. చేయవలసిందదే. హాలాపాన విజృంభమానమద గర్వారూఢ దేహోల్ల సద్బాలోకన శృంఖలానిచయ సంబద్ధాత్ముడై లేశమున్ వేలానిస్సరణంబు కానక మహావిద్వాంసుడున్ కామిని హేలాకృష్ట కురంగ శాభకమగున్ హీనస్థితిన్ కంటిరే. అలా హాలాపానము మత్తెక్కించేటటువంటి పదార్థములను తాగి మత్తుడైనట్లుగా ఏమీ తెలియకుండా ఈ దేహము అనేటటువంటి దాంట్లో గొలుసుల చేత కట్టేసినట్లు అయిపోతాడు సుమా. విద్వాంసుడైనా సరే ఆ విషయ సుఖాలకి, స్త్రీలైనా పురుషులైనా ఒకరికి ఒకరు ఈ విధంగా బద్ధులైపోతారు. విషయశక్తులైన వివిధాహితులతోడి మనికి వలదు ముక్తి మార్గం అంచనాది దేవు విష్ణును ఆశ్రయింపుడు ముక్త సంగజనుల గూడి శైశవమునా. కనుక వీరందరూ కూడా విషయశక్తులు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు ఇవే మనం ఎన్ని చెప్పినా మన సుఖాలన్నీ దీంట్లోనే ఉన్నాయి. చెవులకి ఇంపైన శబ్దం కావాలి, కళ్ళకి మంచి రూపం కావాలి, చర్మానికి మంచి స్పర్శ సుఖం కావాలి, నాలుకకి మంచి రుచులు కావాలి. ఇలాంటివి అన్నీ ఇప్పుడు ఉన్నాయన్నీ చూడండి. ఆ బిగ్ బాస్లోకి వెళ్తే 100 రోజులు ఉంటారట. ఎందుకు ఈ దరిద్రమని గోలబెట్టే వాళ్ళు గోల పెడుతున్నారు. అయితే మాత్రమే పట్టించుకునేది ప్రభుత్వాలు పట్టించుకోవాలి, అవి పట్టించుకోవు. ఎవరికైనా సరే ధనము కావాలి, ఆ ధనము సంపాదించుకోవాలి ఏదో ఒక రూపంలో. ఆ రూపం ఈ రూపం అనేది ఏమీ లేదు. ఏదో ఒక రూపంగా ధనాన్ని సంపాదించుకోవటము, వాళ్ళ చేత వీళ్ళ చేత పొగడతలు అందుకోవటము, మళ్ళీ జన్మలు. ఈ దరిద్రపు గోళ మనకెందుకయ్యా? ఇట్లాంటి వాటిని విడిచిపెట్టి ముక్తి మీ మార్గాన్ని ఎంచుకోవాలి. ముక్తి దీని నుంచి విడిపడాలి. మోక్ష సామ్రాజ్యము ముక్తిర్మోక్షో మహానంద. కేవలము దీని నుంచి విడిపడటమే కాదు, ఆనందాన్ని కూడా, నిరంతరము కూడా ఆనందాన్ని పొందే స్థితి మన సహజ స్థితి. ఇది ఆనంద స్థితి, దీన్ని తెలుసుకోవాలి. కనుక విష్ణుమూర్తిని ఆశ్రయించి ఆ మోక్షాన్ని పొందాలి సుమా. ఎప్పుడంటే శైశవంలోనే, మన బాల్యము నుండే మొదలుపెట్టాలి. ఇప్పటి నుంచే ఎందుకు, ఎప్పుడో వయస్సు మళ్ళిన తర్వాత అనుకుంటూ ఉంటారు. ఏమీ కాదు, ఎప్పుడు పోతారో ఎవరికీ తెలియదు. నిత్యం సన్నిహితో మృత్యు అంటూ ఉంటారు. కనుక మనకెందుకు ఈ గోళ? కనుక ఆ పరమాత్మ సాన్నిధ్యానికి పోవటానికై ప్రయత్నం చేద్దామని ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు ప్రహ్లాద సూరి. జై శ్రీరామ్.